కృష్ణయజుర్వేదాంతర్గత 4 అక్ష్యుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం యత్సప్తభూమికా విద్యా విద్యానంద కళేవరం వికలేవర్ కేవల్యం రామచంద్రపదం భజే. శ్లోక యః సప్తభూమికా విద్యా విద్యానంద కళేవరం వికలేవర్ కేవల్యం రామచంద్రపదం భజే. సదేహ సప్తభూమికా విద్యా విజ్ఞానానందస్వరూపుడు విదేహ కైవల్య స్వరూపుడు అగు శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములకు శరణు. ఓం సాకృతి మహర్షియే నమః. ఓం ఆదిత్య సద్గురవే నమః. అథః సాంకృతిర్భగవానాదిత్యలోకం జగామ్. తమాదిత్యం నత్వా చాక్షుష్మతి విద్యయ తమస్తువత్. ఓం 1. అథః సాంకృతి భగవాన్ ఆదిత్యలోకం జగామ తమ్ ఆదిత్యం నత్వా చాక్షుష్మతి విద్యయా తమ్ అస్తువత్. ఓం ఒకానొక సందర్భమున మహర్షి సాంకృతి తత్వజ్ఞానార్థి అయి భగవానుడగు సూర్యుడు పాలిస్తున్న ఆదిత్యలోకములో ప్రవేశించారు. సర్వజీవన ప్రదాత త్రిమూర్తి స్వరూపుడు అగు ఆదిత్యదేవాది దేవుని దర్శించారు. చాక్షుష్మతి విద్యా స్తోత్రముతో అస్తు ప్రవచనాలతో ఆదిత్య భగవానుని స్తుతించారు. ఓం నమో భగవతే శ్రీసూర్యాయక్షుతేజసే నమః. ఓం ఖేచరాయ నమః. ఓం మహాసేనాయ నమః. ఓం తమసే నమః. ఓం రజసే నమః. ఓం సత్వాయ నమః. చాక్షుష్మతి స్తుతి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయక్షుతేజసే నమః. ఓం ఖేచరాయ నమః. ఓం మహాసేనాయ నమః. ఓం తమసే నమః. ఓం రజసే నమః. ఓం సత్వాయ నమః. హే శ్రీ సూర్యభగవాన్, అక్షి దృక్ తేజోస్వరూపుడనే సర్వము వెలిగించు పరమాత్మ, మీకు వినమ్రుడనే నమస్కరిస్తున్నాను. ఓ ఆకాశ సంచారి, జగత్తులన్నిటికీ సేనానాయక, హే తమోరజోసత్వ త్రిగుణాత్మధారిణే, విరించి నారాయణ శంకరాత్మనే, నమో నమో నమో నమః. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, ముత్యోర్మామృతం గమయ. ఓం అసతో మా సతోగమయ సద్గమయ, తమసో మా జ్యోతియః గమయ, ముత్యోః మా అమృతం గమయ. హే సద్గురు, జగద్గురు స్వామీ, నన్ను కల్పన మాత్రము అసహజము అగు అసత్తు నుండి సహజము అగు సత్తునకు చేర్చవలసనదని ప్రార్థిస్తున్నాను. లేని దాని నుండి స్వతహగానే ఉన్నట్టి స్థానమునకు తీసుకువెళ్ళండి. నాకు తోడుగా ఉండి అజ్ఞాన రూపముగు తమస్సు అనే నిబిడాంధకారము నుండి నన్ను సుజ్ఞానము అనే జ్యోతిస్థానమునకు గొనిపొండి. మార్పుచేపుల పరిధి అగు మృత్యువు నుండి అమృత స్థానమునకు తీసుకొని పొండి. హంసో భగవాన్ చుచిరూపః ప్రతిరూపః, ఉష్ణో భగవాన్ శుచిరూపః, హంసో భగవాన్ శుచిరూపః ప్రతిరూపః. ఉష్ణరూపముచే సర్వదేహులకు దేహశుచిని ప్రసాదించు పరమాత్మ, జీవితేశ్వర, హంసరూపులై మనోబుద్ధి చిత్త అహంకారాల దోషముల నుండి నిర్మలత్వమును ప్రసాదించు స్వామి. విశ్వరూపం ఘ్రోణినం జాతవేదసం హిరణ్మయం జ్యోతిరూపం తపంతం, విశ్వరూపం ఘ్రోణినం జాతవేదసం హిరణ్మయం జ్యోతిరూపం తపంతం, బింబస్వరూపులై ఈ జీవులకు జగత్తులను మీ ప్రతిబింబము వలె కలిగి ఉంటున్న మహాత్మ, ఈ విశ్వమంతా స్వరూపముగా కలిగియున్నట్టి విశ్వరూప, జగత్తులను కిరణములతో వెలిగించు ఘృణీశ్వర, కిరణములు వెలుగు ఉజ్వాలతో జగత్తులో మూలమూలలా నింపుచున్న స్వామి. అగ్నిస్వరూప సృష్టికి కారకుడవగు హిరణ్మయ, సర్వమును తపింపజేయు మహామహనీయ. సహస్రరస్మహ శతధా వర్తమానః పురుషః ప్రజానాముదేత్యేష సూర్యః. ఓం నమో భగవతే శ్రీసూర్యాయాదిత్యాయ క్షితేజసేహో వాహిని వాహిని స్వాహేతి సహస్రరస్మ్యః సతథా వర్తమానః పురుషః ప్రజానాం ఉదేతి ఏష సూర్యః. ఓం నమో భగవతే శ్రీసూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే అహో వాహిని వాహిని వా స్వాహేతి సహస్రకిరణ సమేత జ్యోతి స్వరూప వందల విశేషములతో కూడిన మహాపురుష పురుషోత్తమ సర్వజీవుల యొక్క ఉత్పత్తికి స్థానభూతమైనవాడా సూర్యభగవానుడా సూర్యదేవ ఆదిత్యదేవ దృప్తస్థదర్శనములతో కూడినట్టి అక్షితేజోరూప ధృతిత్సాహానందములను జీవులందరికీ ప్రసాదించు స్వామి. సప్తాశ్వరథమారూఢ మీకు స్తుతిపూర్వక నమస్కారము. ఏవం చాక్షుష్మతి విద్యయా స్తుతః శ్రీసూర్యనారాయణ సుప్రీతో బ్రవీత్. రెండు ఏవం చాక్షుష్మతి విద్యయా స్తుత శ్రీసూర్యనారాయణః సుప్రీతో అబ్రవీత్. ఈ విధంగా చాక్షుష్మతి మహావిద్యచే సాంకృతి మహర్షి స్తుతించగా ఆదిత్య భగవానుడు సుప్రీతులైనారు, సుప్రసన్నులైనారు. చాక్షుష్మతి విద్యాం బ్రాహ్మణో యో నిత్యమధితే న తస్యాక్షిరోగో భవతి న తస్య కులేంధో భవతి అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వాథ విద్యాసిద్ధిర్భవతి యా ఏవం వేద స మహాన్ భవతి. ఒకటి చాక్షుస్మతీం విద్యాం బ్రాహ్మణో యో నిత్యం అధీతే న తస్య అక్షిరోగో భవతి న తస్య కులే అంధో భవతి అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా అథ విద్యాసిద్ధ్యః భవతి యా ఏవం వేద స మహాన్ భవతి. బ్రహ్మమును ఆశ్రయించుచు ఉపాసించునట్టి ఎవ్వరైతే ఈ చాక్షుస్మతి విద్యాస్తోత్రమును పఠిస్తూ ఉంటారో అట్టివారికి దృష్టిదోషము కంటి రోగము ఉండదు. అట్టివాని కులములో గుడ్డివారు పుట్టరు. ఈ మంత్రమును వ్రతముగా నిర్వర్తించి 8 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి గౌరవించితే విద్యాసిద్ధి కలుగగలదు. ఎవ్వరు ఇందలి తత్వార్థాన్ని తెలుసుకుంటారో అట్టివారు మహానుభావులు మహాన్ స్వరూపులు కాగలరు. అథః సాంకృతిరాదిత్యం పప్రచ్ఛ భగవన్ బ్రహ్మ విద్యాం మే బ్రూహీతి. 3 అథః సాంకృత్యః ఆదిత్యం పప్రచ్ఛ భగవన్ బ్రహ్మ విద్యాం మే బ్రూహి ఇతి. ఆ విధంగా స్తోత్రం సమర్పించిన తరువాత సాంకృతి మహర్షి ఆదిత్య భగవానునితో ఇట్లు పలికారు. భగవాన్, నాకు బ్రహ్మవిద్యను బోధించమని అర్థిస్తున్నాను. తమాదిత్యో హోవాచ సాంకృతే శృణు వక్ష్యామి తత్వజ్ఞానం సుదుర్లభం యేన విజ్ఞాతమాత్రేణ జీవన్ముక్తో భవిష్యసి. 1 తం ఆదిత్యో హోవాచ సాంకృతే శృణు వక్ష్యామి తత్వజ్ఞానం సుదుర్లభం యేన విజ్ఞానమాత్రేణ జీవన్ముక్తో భవిష్యసి. ఆదిత్య భగవానుడు ఇట్లు సంభాషించసాగారు. ఓ సాంకృత మహర్షి, తప్పక చెప్పుతాను. అయితే ఎద్దానిని ఎరిగినంత మాత్రము చేతనే ఈ జీవుడు జీవన్ముక్తుడు అగుచున్నాడో అట్టి తత్వజ్ఞానము బోధించటము బోధించబడటము సుదుర్లభమే, తేలికైనది కాదు. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్పుచున్నాను, వినండి. సర్వమేకమజం శాంతమనంతం ధ్రువమవ్యయం పశ్యన్భూతార్థచిద్రూపం శాంతాస్వయథాసుఖం గ్రెండు అవేదనం విదుర్యోగం చిత్తక్షేమకృత్రిమం సర్వం ఏకం అజం శాంతం అనంతం ధ్రువం అవ్యయం పశ్యన్భూతార్థచిత్ రూపం శాంతాస్యయథాసుఖం అవేదనం విదోహయోగం చిత్తక్షయం అకృత్రిమం. ఏదైతే సర్వము అయి ఉన్నదో, సర్వదా ఏకమేనో, జన్మకర్మ ఇత్యాదులు లేనట్టిదో, పరమశాంతస్వరూపమో, ఆద్యంతరహితమో, లేక అనంతమో, ఎల్లప్పుడూ ఏర్పడియే ఉన్నదగుటచేత ధ్రువమో, మార్పు చేర్పులు లేనందువల్ల అవ్యయమో, అట్టి ఆత్మను గురించి ఎరిగి శాంతుడవై యథాసుఖముగా ఉండండి. ఇదియే మహదాశయము అగును గాక. ఒకటి, ఆత్మ గురించి ఎరుగుటయు. రెండు, అశ్రమపూర్వకంగా అకృత్రిమంగా స్వాభావికంగా ఆత్మతో అనునిత్యమైనట్టి అనన్యత్వము యోగము అని ఎరిగెదరుగాక. యోగస్థః కురు కర్మాణి నీరసో వాథమా కురు. మూడు, విరాగముపయాత్యంతర్వాసనాస్వనువాసరం క్రియాసుదారరూపాసు క్రమతే మోదతేన్వహం. నాలుగు, గ్రామ్యాసు జడచేష్టాసు సతతం విచికిత్సతే. నాలుగు, యోగస్థః కురు కర్మాణి నీరసో వా అథమా కురు. విరాగం ఉపయాతి అంతర్వాసనాసు అనువాసరం క్రియాసు ఉదార రూపాసు క్రమతే మోదతే న్వహం గ్రామ్యాసు జడచేష్టాసు సతతం విచికిత్సతే. ఓ సాంకృతి మునివరేణ్య, ఈ జీవుడు తనకు నియమితమైన కర్మలను యోగస్థుడు అయి నిర్వర్తించాలిసుమ. అంతేగాని రాగముతో కాదు, ఎందుకొచ్చిందిరా బాబూ అని నీరసపడుతూ కాదు. యోగస్థుడవై కర్మలు చేస్తే క్రమంగా కర్మఫలముల పట్ల విరాగము ఏర్పడుచున్నది. అట్టివాని క్రియలు ఉదారత్వము ఇష్టము సంతరించుకుంటాయి. అప్పుడు ఆత్మానందమునకు చోటు లభించగలదు. ముముక్షువజ్ఞాన భావములతో కూడిన జడమైన మూర్ఖమైన కర్మలను విడనాడి ఉండునుగాక. సంశయించునుగాక, కర్మలను విచక్షించుకొనునుగాక. నోదాహరతి మర్మాణి పుణ్యకర్మాణి సేవతే. ఐదు, అనన్యోద్వేగకారిణి ముదుకర్మాణి సేవతే. నోదాహరతి నౌదాహరతి మర్మాణి పుణ్యకర్మాణి సేవతే. అనన్యోద్వేగకారిణి ముదుకర్మాణి సేవతే. ఉద్వేగము కలిగించని పుణ్యకర్మలను సర్వదా సేవించుచుండునుగాక. శాస్త్రములకు ప్రతికూలము కానట్టివి, మృదువైనవి, తదితరులకు సంతోషమును కలుగజేయనవి అగు కర్మలనే సేవించుచుండునుగాక. పాపాద్బిభేతి సతతం నచ భోగమపేక్షతే. ఆరు, స్నేహ ప్రణయగర్భాణి పేసలా నీచితాని చ దేశకాలోపన్నాని వచనాన్యభిభాషతే. ఏడు, మనసా కర్మణా వాచా సజ్జనానుపసేవతే. పాపాత్ బిభేతి సతతం నచ భోగం అపేక్షతే. స్నేహ ప్రణయ గర్భాణి పేసలాని ఉచితాని చ దేశకాల అపపన్నాని వచనాని అభిభాషతే. మనసా కర్మణా వాచ సజ్జనాన్ ఉపసేవతే. బ్రహ్మ విద్యను అభిలషించి అభ్యసించువాడు పాపపు కర్మల పట్ల అమ్మో అనుచితము కదా అని భయమును స్వాభావికంగానే కలిగి ఉండునుగాక. ఇంద్రియ భోగముల పట్ల అపేక్ష లేకుండునుగాక. ఉపేక్ష కలిగి ఉండునుగాక. స్నేహపూరితమైన మూదుత్వ భావములు కలిగి ఉండాలి. ఉచితానుచితములు ఎరిగి వర్తిస్తూ ఉండాలి. మనసావాచాకర్మణ మనోవాక్కాయములచే సజ్జనుల పట్ల మహనీయుల పట్ల ఆత్మజ్ఞుల పట్ల సేవాభావము కలిగి ఉండాలి. యతః కుతశ్చిదానీయ నిత్యం శాస్త్రాణ్యవేక్షతే. ఎనిమిది, తదాసౌ ప్రథమామికాం ప్రాప్తో భవతి భూమికాం. ఏవం విచార్వాణ్యః స్యాత్ సంసారోత్తరణం ప్రతి 9. యతః కుతః చిదానీయ నిత్యం శాస్త్రాణి అపేక్షతే తదాసౌ ప్రథమాం ఏకాం ప్రాప్తో భవతి భూమికాం. ఏవం విచారవాన్యస్యత్ సంసార ఉత్తారణం ప్రతి ఎక్కడో అక్కడి నుండి ఉత్తమ శాస్త్రములను తీసుకువచ్చి ఆ ఆత్మజ్ఞాన ప్రవచిత శాస్త్రములను నిత్యము ప్రియముగా పరిశీలించాలి. ఇట్టి కార్యక్రమములచే ఈ జీవుడు ప్రథమ భూమికను ఆశ్రయించినవాడు అగుచున్నాడు. సంసారము నుండి తరించుటకై విచారణ చేయుటకు అది మార్గమై శుభేచ్ఛ అను ప్రథమ భూమిక యందు ప్రవేశము లభిస్తోంది. స భూమికావానిత్యుక్త శేషస్త్వార్య ఇతి స్మృతః. స భూమికావాన్ ఇత్యుక్తః శేషస్తు ఆర్యః ఇతి స్మృతః. అట్టి వాణిని భూమికావంతుడు అని కూడా పిలుస్తున్నారు. ఇక తరువాతి భూమికలలో ప్రవేశిస్తున్న వాణిని ఆర్యుడు అని అంటూ ఉంటారు. విచారణాన్నిమితరమాగతో యోగభూమికాము 10. శృతిస్మృతి సదాచారధారణాధ్యానకర్మణ ముఖ్యయా వ్యాఖ్యయాఖ్యాతాంశ్రయతి శ్రేష్ఠ పండితాన్ 11. 5. విచార నామ్నిం ఇతర ఆగతో యోగభూమికా శృతిస్మృతి సదాచార ధారణాధ్యానకర్మణః ముఖ్యయా వ్యాఖ్యయా ఖ్యాతాన్ శ్రయతి శ్రేష్ఠ పండితాన్. శుభేచ్ఛను కొనసాగిస్తూ ఈ ముముక్షువు విచారణను 2వ భూమిలో ప్రవేశించుచున్నాడు. శృతులను వేదాంత శాస్త్రమును స్మృతులను ధర్మశాస్త్రములను పురాణములను పరిశీలించ ప్రారంభిస్తున్నాడు. సదాచారమును ఎరిగి వర్తించుచున్నాడు. స్తోత్ర పఠనము ధారణ ధ్యానము మొదలైన కర్మలయందు ఉత్సాహము పొందుచున్నాడు. వ్యాఖ్యాతల ప్రాముఖ్యమగు వ్యాఖ్యానములు వినుటయందు అభిరుచి పొందుచున్నాడు. అందుకొరకై శ్రేష్ఠులగు పండితులను ఆశ్రయించున్నాడు. పదార్థ ప్రవిభాగజ్ఞ కార్యాకార్య వినిర్ణయం జానాత్యధగతశ్చాన్యో గృహం గృహపతిర్యథ 12. మదాభిమానమాత్సర్యలోభమోహాతిశయితాం బహిరప్యాస్థితామిష త్యజతే హిర్వత్వచం 13. పదార్థ ప్రవిభాగజ్ఞః కార్యను కార్య వినిర్ణయం జానాతి అధిగతశ్చ అన్యో గృహం గృహపతయః యథ మదభిమానమాత్సర్య లోభమోహాతిశయితాం బహిరపి ఆస్థితాం ఈషత్ త్యజతి అహిరివత్వచం త్వక్చం. క్రమంగా పాంచభౌతిక దృశ్యము దేహము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము జీవాత్మ ఈశ్వరుడు పరమాత్మ ఇటువంటి పదార్థ విభాగములను తెలుసుకొనటమునందు ఆసక్తుడు అగుచున్నాడు. ఇంటి యజమాని ఇంటిలోని విషములను శాసించి నియమించినట్లుగా అతడు చేయవలసినవి చేయకూడనివి ఆలోచించి మరీ నిర్ణయించుకుంటున్నాడు. విన్నవి వినవలసినవి విచక్షించి అటుపై నిర్ణయపూర్వకంగా ఆశ్రయిస్తున్నాడు. ఒక పాము ఏ విధంగా కుబుసమును విడచి ఆ చోటు నుండి అద్దాని ధ్యాస లేనిదే వెళ్ళిపోతుందో ఆ విధంగానే ఆత్మజ్ఞానాభిలాషి మదము గర్వము నేను ఇంతటి వాడిననే అభిమానము మోహముతో కూడిన బుద్ధి మొదలైన వాటిని పాము కుబుసము వలె విడిచి వేయాలి. ఇత్తంభూతమతః శాస్త్రగురు సజ్జన సేవయ సర్హస్యమశేషేణ యథావదధిగచ్చతి 14. అసంసర్గాభిధామన్యాం తృతీయాం యోగభూమిక తతః పతత్యసౌ కాంతః పుష్పశయ్యామివామలాం 15. ఇత్తం భూతమతః శాస్త్రగురు సజ్జన సేవయ సరహస్యం అశేషేణ యథావత్ అధిగచ్చతి అసంసర్గ అభిధాం అన్యాం తృతీయాం యోగభూమికాం. తతః పతతి అసౌ కాంతః పుష్పశయ్యాం ఇవ అమలాం. శాస్త్రగురు బోధలపై బుద్ధిని నిలపాలి. వ్యక్తిగతమైనంత రహస్యమును అశేషంగా దాటివేసినవాడే ఉండాలి. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే తెలియజెప్పే రీతిగా ఉండాలి. అటువంటి ప్రయత్నములచే ఆ ముముక్షువు సాధకుడు క్రమంగా అసంసర్గము అని పిలువబడే మూడు వయోగ భూమిలో ప్రవేశించుచున్నారు. ఒక కాంతివంతుడు పుష్పశయ్యపై పూలపాన్పుపై ఆసీనుడై ఉండు విధంగా ఈ అసంసర్గ మూడవ యోగ భూమికలో ఆసీనుడు అగుచున్నారు. యథావచ్చాస్త్రవాక్యార్థే మతిమాధాయ నిశ్చల తాపసాశ్రమ విశ్రాంతైధ్యాత్మకథన క్రమే శిలాశయాసనాశినో జరేత్యైరాతతం 16 వనావని విహారేణ చిత్తోపశమశోభిన అసంగసుఖసౌఖ్యేన కాలం నయతి నీతిమాన్ 17 యథావత్ శాస్త్ర వాక్యార్థ మతిం ఆధాయ నిశ్చల తాపసాశ్రమ విశ్రాంతయః అధ్యాత్మకథన క్రమయః శిలాశయ్యాసన ఆసీనో జరేతి ఆయః ఆతతం వనావని విహారేణ చిత్తోపశమ శోభిన అసంగ సుఖ సౌఖ్యేన కాలం నయతి నీతిమాన్ సోహంతత్వం జీవో బ్రహ్మేతి నాపరహ మొదలైన మహావాక్యార్థములను దృశ్య ద్రష్ట దృక్ ఉదేహ ఆ మనోబుద్ధి చిత్త అహంకారము మొదలైన శబ్దముల తాత్వికార్థమును తెలుసుకొనుచుండుట వలన బుద్ధి నిశ్చలత పొందుతుంది. తపస్సు వలన మనస్సు విశ్రాంతి పొందుతుంది. ఆధ్యాత్మిక కథనముల వలన సమాధి ప్రాణాయామ ఆసనముల వలనను ఏకాంత విహారము వలనను చిత్తము దృశ్యము నుండి ఉపశమించుచు మలినత్వము పోయి ప్రకాశముతో విరాజిల్లగలదు. అట్టివాడు అసంగము నాన్ అటాచ్మెంట్ విత్ ఓల్ వర్డీ థింగ్ అను సుఖము పొందుతూ సాత్వికుడై అయి నీతిమంతుడుగా కాలము వెళ్లబుచ్చుచూ ఉంటున్నాడు. అభ్యాసాత్ సాధుశాస్త్రాణం కరణాత్ పుణ్యకర్మణ జంతోర్యథావదేవేయం వస్తుదృష్ట్యః ప్రసీదతి 18 తృతీయాం భూమికాం ప్రాప్య బుద్ధోనుభవతి స్వయం 19 అభ్యాసాత్ సాధుశాస్త్రాణం కరణాత్ పుణ్యకర్మణ జంతోః యథావత్ ఏవేయం వస్తుదృష్ట్యః ప్రసీదతి తృతీయాం భూమికాం ప్రాప్య బుద్ధో అనుభవతి స్వయం. సాధుసంగము యొక్క శాస్త్ర విషయముల యొక్క అభ్యాసము చేతను పుణ్యకర్మల నిర్వహణము వలనను ఈ జీవుని యొక్క వస్తు దృష్టి తగ్గుతూ ఆత్మదృష్టి ప్రవృద్ధమగుచూ ఉంటుంది. అప్పుడు ఆ ఆర్యుడు యోగాభ్యాసి అసంసర్గము ఆనబడు మూడవ యోగభూమికలో ప్రవేశించినవాడగుచున్నాడు. పైన చెప్పుకున్న అభ్యాసములచే అతని బుద్ధి మూడవ యోగ భూమిక అసంసర్గ యోగ భూమిక యొక్క అనుభవము స్వయముగా పొందుచున్నది. ద్విప్రకార సంసర్గం తస్య భేదమిమం శృణు. ద్విధోయం సంసర్గ సామాన్యః శ్రేష్ఠ ఏవచ 20 ద్విప్రకారం అసంసర్గం సత్యభేదం ఇమం శృణు. ద్విధో అయం అసంసర్గః 1 సామాన్యః 2 శ్రేష్ఠేవచ. ఓ సాంకృతి మహర్షి, అసంసర్గము అను మూడవ యోగభూమిక అభ్యాసము యొక్క ఆధిక్యతచే రెండు తీరులుగా ఉంటుంది. వాటి భేదమేమిటో చెప్పుచున్నాను, వినండి. 1 సామాన్య అసంసర్గము, 2 శ్రేష్ఠ అసంసర్గము. నాహం కర్త న భోక్త చ న బాధ్యో న చ బాధకః ఇత్యసంజనమధ్యేషు సామాన్యసంగనామకం 21 ప్రాక్కర్మనిర్మితం సర్వమీశ్వరాధీనమేవ వా సుఖం వా యది వా దుహఖం కైవాత్ర తవ కర్తృత 22 భోగాభోగ మహారోగాః సంపదః పరమాపదః వియోగాయవ సంయోగ ఆధయో వ్యాధయో ధియాం 23 కాలశ్చ కలనోద్యుక్త సర్వభావాననారతం అనాస్థయతి భావానాం యదభావనమాంతరం వాక్యార్థలబ్ధమనస్ సమాన్యోసావసంగమ 24. నాహం కార్త న భోక్త చ న బాధ్యో న చ బాధకః ఇతి అసంజనం అర్థేషు. సామాన్య అసంగ నామకం ప్రాక్ కర్మ నిర్మితం సర్వం ఈశ్వరాధీనమేవ వా సుఖం వా యది వా దుఃఖం నైవ అత్ర మమ కర్తృత భోగ భోగా మహారోగాః సంపదః పరమ ఆపదః వియోగాయవ సంయోగా ఆధయో వ్యాధయో అధియా కాలశ్చ కలనా ఉద్యుక్త సర్వభావాన్ అనారతం అనాస్థయతి భావానాం యత్ అభావనం అంతరం వాక్యార్థ లబ్ధ మనసః సామాన్యో అసావసంగమః సామాన్య అసంసర్గ యోగ భూమిక. నేను దేనికి కర్తను కాదు, భోక్తను కాదు. జలములో ప్రతిబింబించే ప్రతిబింబ రూపము కదలికలకు సూర్యబింబము కర్త కాదు కదా. నేను బాధించబడువాడను కాను, బాధించువాడను కాను. ఈ విధంగా విషయములతో సంగము లేని భావనను సామాన్య అసంగము అని అంటారు. నాటకంలోని పాత్ర యొక్క కర్తృత్వ భోక్తృత్వాలు పాత్రధారునికి సంబంధించి ఏముంటాయి? అంతా నాటక రచన చమత్కారమేగా. మహాత్ముల సహవాసం చేత ముముక్షువ్యందు ఇట్టి అతీతత్వము రూపుదిద్దుకుంటోంది. కథలోని సంఘటనలు రచయిత యొక్క రచన చమత్కారము అయినట్లుగా ప్రపంచములో జరిగేదంతా ఈశ్వరాధీనము. ఇక్కడి సుఖ దుఃఖాలకు నా కర్తృత్వము ఏదీ లేదు. ఇక ఇక్కడి భోగభోగములు నా అధీనంలోనో మరొకరి ఆధీనంలోనో ఉన్నాయనుకోవటము మనస్సు యొక్క మహారోగము మాత్రమే. ఇక్కడి సంపదలకు నేను సంబంధించిన వాడినని అనుకోవటం, అవి నాకు సంబంధించినవని తలచటం మహావ్యాధి వంటిది. ఇక్కడి వియోగములు సంయోగములు మానసిక ఆధి శారీరక వ్యాధి బాధారూపములే. సుఖదుహకములు సంయోగ వియోగములు ఆధివ్యాధులు తదితర భావములు ఇవన్నీ కాలచమత్కారములు మాత్రమే. అభావనచే అవన్నీ స్వతహగా లేవు. ఈ విధంగా అభావనచే జగద్భావములను జయించి మనస్సు మహావాక్యముల మననమునందు నియమించటమే సామాన్య అసావసంగమము లేక సామాన్య అసంసర్గము. అనేన క్రమయోగేన సంయోగేన మహాత్మన నాహం కర్తేశ్వరః కర్తా కర్మ వా ప్రాక్తనం మమ 25. కృత్వా దూరతరే నూనమితి శబ్దార్థభావనం యన్మోనమాసనం శాంతం తచ్చయష్టాసంగ ఉచ్యతే 26. అనేన క్రమయోగేన సంయోగేన మహాత్మన నాహంకర్త ఈశ్వరః కర్త కర్మ వా ప్రాక్తనం మమ కృత్వా దూరతరే మానం ఇతి శబ్దార్థభావన యత్ మౌనమానసం శాంతం తత్ శ్రేష్టాసంగ ఉచ్యతే విశేష అసంసర్గ యోగ భూమిక. ఈ విధంగా క్రమయోగము చేతను మహాత్ములతో ఏర్పడే ఆత్మతత్వము గురించిన సంభాషణ చేతను ఆయా ప్రాణాయామాది యోగ సాధనల చేతను నేను కర్తను కాదు, ఎదుటివాడు కాదు, అంతా ఈశ్వరకర్తృత్వమే, ఈశ్వరుడే కర్త లేదా ప్రాక్తన ఇతః పూర్వపు కర్మల ప్రభావమే ఇదంతా. ఇక్కడ సందర్భపడుచున్న సర్వ సంఘటనలకు సంబంధాతి బాంధవ్యములకు దూరంగా ఉండెదనుగాక. అనుశబ్దార్థ భావనతో అవగాహనతో ఎవరి మనస్సు మౌనము శాంతము వహించి ఉంటుందో అట్టివాడు శ్రేష్ఠ సంగయోగ భూమికను అధిరోహించినవాడు అని చెప్పబడుచున్నాడు. సంతోషామోదమధురా ప్రథమోదేతి భూమిక భూమి ప్రోదితమాత్రోంతరము తాంకురికేవ సా 27. ఏషా హి పరిమృష్టాంతః సంన్యాసా ప్రసవేకభోః ద్వితీయం చ తృతీయం చ భూమికాం ప్రాప్నియత్తత. 28 సంతోషామోద మధుర ప్రథమ ఉదేతి భూమిక భూమి ప్రోదిత మాత్రో అంతః అమృత అంకురిక ఏవస ఏషా హి పరిమృష్ట అంతరన్యాసాం ప్రసవైక భూః ద్వితీయం చ తృతీయం చ భూమికాం ప్రాప్నియత్ తతః. మొదటి యోగభూమిలోనే ఒకానొక మధురమైన ప్రాపంచిక విషయములకు సంబంధించినట్టి సంతోషము ఆనందము అభ్యాసమవుతుంది. అది తడిసిన భూమిపై నాటిన అమృతరూపమగు అంకురము వంటిది. ఆ అమృతభావన మొలకెత్తి పరివృద్ధి పొందుచు అమృతత్వమునకు దారితీయుచున్నది. శుభేచ్ఛ యొక్క ప్రవృద్ధియే స్వయముగాను స్వభావసిద్ధముగాను రెండవ మూడవ భూమికలకు దారిచూపుతోంది, ప్రసాదిస్తోంది. శ్రేష్ఠ సర్వగత హేషా తృతీయ భూమికాత్ర హి భవతి ప్రోజితాశిష సంకల్పకలన పుమాన్. 29 భూమికా త్రితయాభ్యాసాద జ్ఞానే క్షయమాగతే సమం సర్వత్ర పశ్యంతి చతుర్థీం భూమికాం గతాః. 30 అద్వైతే స్థైర్యమాయతే ద్వైతే చ ప్రసమం గతే. 7 శ్రేష్ఠ సర్వగతా హి ఏషా తృతీయ భూమికా అత్ర హి భవతి ప్రోజ్జిత అశేష సంకల్పకలనః పుమాన్. భూమికా త్రితయ అభ్యాసాత్ అజ్ఞానే క్షయం ఆగతే సమం సర్వం ప్రపశ్యంతి చతుర్థీం భూమికాం గతాః అద్వైతే స్థైర్యం ఆయాతే ద్వైతే చ ప్రసమం గతే. 3వ భూమిక ఇక్కడ అత్యంత శ్రేష్టము, ఎందుకంటే అసంసర్గ భూమిక శ్రేష్ఠ యోగ భూమిక యందు యోగి అసంఖ్యాక సంకల్పముల నుండి వాటి వాటి దోషముల నుండి విడుదల పొందుచున్నాడు. మొదటి 3 యోగ భూమికల నిరంతరమైన శ్రద్ధతో కూడిన అభ్యాసముచే అజ్ఞానము క్షయిస్తుంది. ఆ యోగి ఇక ఆపై 4వ యోగభూమిక తనుమానసలో ప్రవేశిస్తున్నాడు. సర్వమును సమదృష్టితో చూడ నారంభిస్తున్నాడు. చంచల దృష్టి తొలగుతోంది. ద్వైతదృష్టి ఉపశమిస్తూ అద్వైత స్థైర్యమును పొందుచున్నాడు. పశ్యంతి స్వప్నవల్లోకం చతుర్థీం భూమికాం గతాః. 31 భూమికా త్రితయం జాగ్రచతుర్థీ స్వప్న ఉచ్యతే. 32 చిత్తంతు శరదభ్రాంసవలయం ప్రవలియతే పశ్యంతి స్వప్నవత్లోకం చతుర్థీం భూమికాం గతాః. భూమికా త్రితయం జాగ్రత్ చతుర్థీ స్వప్న ఉచ్యతే చిత్తంతు శరదభ్రాంసవలయం ప్రవలియతే. ఈ 4వ యోగభూమికలో ప్రవేశించినవాడు ఈ జగత్తును స్వప్న సదృశంగాను మొత్తము దృశ్యమును కేవలము కలవంటిదిగాను దర్శిస్తున్నాడు. అందుకే మొదటి 3 భూమికలు జాగ్రత్తు, 4వ భూమిక స్వప్నము అని అంటూ ఉంటారు. శరత్కాలములో మబ్బులు ఆకాశంలో తునాతునకలై చెదిరిపోతాయి, చూచారా? అట్లా ఈ 4వ యోగ భూమిలో చిత్తము మటుమాయమైపోతోంది. చిత్తము తన యొక్క ఉనికిని కోల్పోతోంది. చిత్తము కేవల చిత్ అగుచున్నది. సత్వావశేష ఏవాస్తే పంచమీం భూమికాం గతః. 33 జగద్వికల్పో నోదేతి చిత్తస్యత్ర విలాపనాత్ పంచమీం భూమికామేత్య సుషుప్తపదనామిక శాంతాశేష విశేషాంశస్తిష్ట్యద్వైతమాత్రక. 34 సత్తా అవశేషేన ఏవ సత్తావశేషేవ అస్తే పంచమీం భూమికాం గతాః జగత్ వికల్పో నోదేతి చిత్తస్య అత్ర విలాపనాత్ పంచమీం భూమికాం ఏత్య సుషుప్తపదనామిక శాంతా అశేష విశేషాంశః తిష్ఠతి అద్వైతమాత్రకః ఇక క్రమంగా 5వ యోగ భూమికలో ప్రవేశించగా ఆ యోగి కేవల సత్తాస్వరూపము సంతరించుకుంటున్నాడు. ఇక అతనికి జగత్ సంబంధమైన వికల్పమే ఉండదు. చిత్తము లయిస్తోంది. అద్దాని దృశ్య సంసార సంబంధమైన గీతికలన్నీ ముగుస్తాయి. 5వ యోగ భూమికను సుషుప్తపద అని పిలుస్తున్నారు. ఆ యోగి పరమశాంతము, అంతకుమించిన ఏమీ లేని అశేష నిశేషాంశము అగు అద్వైతమునందు తిష్ఠ కలిగి ఉంటున్నాడు. గలితద్వైత నిర్భాసౌ ముదితోత ప్రబోధవాన్ సుషుప్తమన ఏవాస్తే పంచమీం భూమికాం గతః 35. అంతర్ముఖతయాతిష్ణ్ బహిర్వృత్తిపరోపి సన్ పరిశ్రాంతతయా నిత్యం నిద్రాలరివ లక్ష్యతే 36. గళితద్వైత నిర్భాసౌ ముదితో అంతః ప్రబోధవాన్ సుషుప్తమనేవ అస్తే పంచమీం భూమికాం గతః అంతర్ముఖతయా తిష్ఠన్ బహిర్వృత్తి పరోపి సన్ పరిశ్రాంతతయా నిత్యం నిద్రాలుహ ఇవ లక్ష్యతే. భేదమునకు సంబంధించిన ద్వైత దృష్టులు మొదలెంట్లా తొలగుతాయి. మనస్సు సుషుప్త స్థితి పొందుతోంది. బాహ్యమున ఆయా బాహ్య విషయ సంబంధమగు బహిర్వృత్తి కలిగి ఉంటున్నప్పుడు కూడా అంతర్ముఖుడై గురి చెదరని వాడే తిష్ఠితుడుగా ఉంటాడు. పరమశాంతము, శ్రమ అనునది కించిత్ కూడా లేనట్టి పరిశ్రాంతత్వము సంతరించుకొనుచూ జగత్ విషయంలో గాఢనిద్రయందు ఉన్నవాని వలె ఉంటాడు. కుర్వంధ్యాసమితస్యాం భూమికాయాం వివాసనః షష్ఠీం తుర్యాభిధామన్యాం క్రమాత్పతతి భూమికాం 37. కుర్వన్ అభ్యాసం ఏతస్యాం భూమికాయాం వివాసనః షష్ఠీం తుర్యాభిధా అన్యాం క్రమాత్పతతి భూమికాం. అట్టి సుషుప్త పద అనే 5వ భూమికను అభ్యసిస్తూ వాసనలన్నీ తొలగుచుండగా ఆ యోగి తుర్యాభిధ అని పిలువబడుచున్న 6వ యోగ జ్ఞానభూమిలో ఎప్పుడో ప్రవేశము పొందుచున్నాడు. యత్ర నా సన్నసద్రూపో నాహం నాప్యహంకృత్యః కేవలం క్షీణమననమాస్తే ద్వైతేతి నిర్భయ 38. నిర్గ్రంథః శాంతసందేహో జీవన్ముక్తో విభావనః 8. యత్ర నాసత్ నసత్రూపో నాహం నాపి అనహం కృత్యః కేవలం క్షీణ మనన ఆస్తే అద్వైతేతి నిర్భయః నిర్గ్రంథః శాంత సందేహో జీవన్ముక్తో విభావనః. ఓ సాంకృతి మహర్షి, భూమికల అభ్యాసి జీవన్ముడు ఎప్పుడగుచున్నాడో వినండి. యోగి ఎక్కడైతే అసతృపిగాని సతృపిగాని కాడో, అహంకారముగాని అనహంకారముగాని ఉండవో సర్వమననములు లయించగా అద్వైతరూపుడై తనకు ద్వితీయము లేనివాడై భయరహితుడై ప్రకాశించుచున్నాడో, గ్రంథులేవీ లేనివాడై ఉంటాడో, బ్రహ్మవిష్ణురుద్ర గ్రంథులు విభేదమైపోగా స్వస్వరూపము జగత్ పరబ్రహ్మముల ఏకత్వము విషయంలో సర్వసందేహాలు ససాంతించినవై ఉంటాయో ఆతడే జీవన్ముక్తుడు. అనిర్వాణుపి నిర్వాణ చిత్రదీప ఇవస్థితః 39. షష్ట్యాం భూమావసౌ స్థిత్వా సప్తమీం భూమిమాప్నియత్ 40. విదేహముక్తతాత్రోక్త సప్తమీ యోగభూమిక. అనిర్వాణుపి నిర్వాణః చిత్రదీప ఇవస్థితః షష్ట్యాం భూమా అవసౌ స్థిత్వా సప్తమీం భూమిం ఆప్నియత్ విదేహముక్తితా ప్రోక్తా సప్తమీ యోగభూమిక. నిర్వాణమును సంబంధము కూడా ఉన్నవాడు కాదు. నిర్వాణుడు మోక్షరూపుడై చిత్రములోని దీపమువలే నిశ్చలుడై ఉంటాడు. అట్టివాడు 6వ యోగభూమికలో ప్రవేశించి జీవన్ముక్తుడగుచున్నాడు. జీవన్ముక్త స్థితి నుండి 7వ యోగ భూమికను పొందుచున్నాడు. అట్టి 7వ జ్ఞానయోగ భూమికను విదేహముక్తి అని పిలుస్తున్నారు. అగమ్య వచసాం శాంతా సా సీమా సర్వభూమిషు నలభే ఒక్క. లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనం, శాస్త్రానువర్తనం త్యక్త్వా స్వాధ్యాసపనయం కురు నలభే రెండు. అగమ్య వచసాం శాంతా సా సీమా సర్వభూమిషు లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహానువర్తనం, శాస్త్రానువర్తనం త్యక్త్వా స్వాధ్యాసనపనయం కురు. అట్టి సప్తమ భూమిక ఆగు విదేహముక్తి వాక్కుతో ఇట్టిది అని వర్ణించి చెప్పలేము. విదేహముక్తునిది పరమశాంతస్వరూపము. ఇది అన్ని భూమికలకు పరాకాష్ఠ, యోగ పరాకాష్ఠ, జ్ఞానపరాకాష్ఠ. ఓ సాంకృతి మహర్షి, అట్టి పరాకాష్ఠ ఆగు విదేహముక్త స్థితిలో ఇకలోక అనువర్తనమంతా త్యజించబడుతుంది. అట్లాగే శాస్త్రనియమములు, విధి విధానములు కూడా త్యజించబడుచున్నాయి. సర్వలోకధ్యాసలు దాటి వేయబడుచున్నాయి. అతడు లోకాతీతుడు, లోకాంతర్గతుడు కూడా అయి ఉంటున్నాడు. ఓంకారమాత్రమఖిలం విశ్వప్రాజ్ఞాదిలక్షణం వాచ్యవాచ్యకతాభేదాభేదేనానుపలబ్ధిత నలభే మూడు. అకారమాత్రం విశ్వః స్యాదుకారతేజసః స్మృతః ప్రాజ్యో మకార ఇత్యేవం పరిపశ్యేత్ క్రమేణ తు నలభే నాలుగు. ఓంకారమాత్రం అఖిలం విశ్వప్రాజ్ఞాది లక్షణం వాచ్యవాచకతాభేదాత్ భేదేనా అనుపలబ్ధితః అకారమాత్రం విశ్వస్యత్ ఉకారః తైజసః స్మృతః ప్రాజ్ఞో మకార ఇత్యేవం పరిపశ్యేత్ క్రమేణ తు ఏ స్థానము నుండి అయితే విశ్వుడు జాగ్రత్ ప్రాజ్ఞుడు స్వప్నము తేజసుడు సుషుప్తి లుగా కనబడే ఈ సర్వము ఓంకారమాత్రమగు స్వస్వరూపము యొక్క లక్షణ విశేషములు అయి ఉన్నవో అట్టి ఏకము అఖండము అగు ఓంకారములో ఈ విశ్వము విశ్వస్యాత్ అకారమాత్రము స్వప్నము ఉకారమాత్రము తేజసము మకారమాత్రము పాద్నుడు అంతర్విశేషముగాను ఓంకార రూప ఆత్మ నిర్విశేష తత్వముగాను క్రమేణా దర్శించబడుచున్నదో అదియే సప్తమ భూమిక. సమాధికాలాత్ ప్రాగేవ విచింత్యతి ప్రయత్నత స్థూలసూక్ష్మక్రమాత్ సర్వం చిదాత్మని విలాపయేత్ నలభే ఐదు. చిదాత్మానం నిత్యశుద్ధబుద్ధముక్త సదద్వయ పరమానందసందేహో వాసుదేవోహోమితి నలభే ఆరు. సమాధికారాత్ ప్రాగేవ విచింత్యాతి ప్రయత్నతః స్థూలసూక్ష్మక్రమాత్ సర్వం చిదాత్మని విలాపయేత్ చిదాత్మానం నిత్యశుద్ధబుద్ధముక్త సత్ అద్వయః పరమానందసందోహో వాసుదేవో అహం ఓం ఇతి. ఏడవ భూమిలోని వానిచే అకారమాత్ర విశ్వుడు, ఉకారమాత్ర తేజస్సుడు, మకారమాత్ర ప్రాజ్ఞుడు అభేదంగా చూడబడుచున్నాయి. ఆ ఏకత్వము అను సమాధి రూప కేవలి ఆత్మ గురించి ప్రయత్నపూర్వకంగా తీవ్ర చింతన చేయాలి. ఇక్కడి స్థూలమైన దానిని సూక్ష్మముగా దర్శిస్తూ సూక్ష్మములో లయం చేయాలి. సూక్ష్మమును కారణము అగు జీవాత్మయందు, జీవాత్మను అనేక దేహముల సందర్శకుడగు ఈశ్వరుని యందు, ఈశ్వరుని జన్మాదులే లేనట్టి ఆత్మయందు లయింపజేయాలి. ఇప్పుడిక ఆ చిదాత్మతో ద్రష్టత్వమును దృశ్యత్వమును ఏకం చేయాలి. నిత్యశుద్ధము కేవల బుద్ధి స్వరూపము, నిత్యముక్తము కేవల సత్ ఉనికి స్వరూపము పరమానందముచే సర్వదా నిండి ఉన్నది అగు వాసుదేవుడనే నేను. నేను సర్వదా సర్వత్రా ఆ వాసుదేవ స్వరూపుడనే అను కేవలి ఏకత్వ అద్వైతత్వములను పుణికిపుచ్చుకోవాలి. ఆదిమధ్యావసానేషు దుహఖం సర్వమిదం యతః తస్మాత్ సర్వం పరిత్యజ్య తత్వనిష్టో భవానఘ నలభే ఏడు. ఆదిమధ్యావసానేషు దుహఖం సర్వం ఇదం యతః తస్మాత్ సర్వం పరిత్యజ్య తత్వనిష్ఠోభవ. అనఘా వాసుదేవాహమస్మి, వాసుదేవమిదం సర్వం, ఇదం సర్వం అహమేవ, ఇదంతా నేనే అను ఏడవ భూమికకు వేరే కనిపించేదంతా ఇది దుహకభాజకమే అని గమనించబడి త్యజించి వేయబడుచున్నది. స్వాత్మయే సర్వాత్మగా సమస్త జగత్తుగా దర్శించటమే సర్వదుహకముల నివారణోపాయము. అందుచేత ఓ పాపరహితుడా, సాంకృతి మహర్షి, ఇక్కడ కనబడేదంతా బుద్ధితో త్యజించినవాడవై ఉండు. నీ యొక్క కేవలి సహజమగు వాసుదేవాహం నందు తత్వనిష్ట కలిగినవాడవై ఉండు. అవిద్యాతిమిరాతీతం సర్వాభాస వివర్జితం ఆనందమమలం శుద్ధం మనోవాచామగోచరం. 48. ప్రజ్ఞానఘనమానందం బ్రహ్మాస్మితి విభావయేత్. 49. ఇత్యుపనిషత్ అవిద్యా తిమిరాత్ అతీతగ్ సర్వభాస వివర్జితం ఆనందమమలం సిద్ధం మనోవాచాం అగోచరం ప్రజ్ఞానఘనం అనందం బ్రహ్మాస్మి ఇతి విభావయేత్. అవిద్య అనే అంధకారమునకు ఆవల సర్వదా వేయించేసి ఉన్నట్టిది. సర్వ అభాసలను ఇల్యూసన్స్ అండ్ మిసెన్సెప్షన్స్ త్యజించి వేసినట్టిది. నిర్హేతుకానంద స్వరూపము హాపీనెస్ విత్ అవుట్ ఎనీ రీజన్ ఇస్సు అయినట్టిది. నిత్య నిర్మలమై సర్వదా సిద్ధించి ఉన్నట్టిది. మనోవాక్కులకు గోచరము కానట్టిది. అగు బ్రాహ్మిస్థితి యందు స్వప్రకాశమానుడవై సర్వదా వెలుగొందుము. ఇతి అక్ష్యుపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.